237 సర్వోత్తుంగ సం భా సర్వోత్తుంగ కార్యాపేక్షయ కారణస్యాధికత్వాత్ సర్వాపేక్షయ ఉత్తుంగ ఉన్నత పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దిగి ఇతి శ్రుతేః ఓం సర్వోత్తుంగాయే నమః. 1 ఆం వి కార్యము కంటే కారణము గొప్పదగుట వలన పరమేశ్వరి సర్వ ప్రపంచరూప కార్యము కంటే ఉన్నతమైనది వాహనీయమైనది ఎని భావము. పాదో 2 సయ విశ్వభూతాని యనుచుపుకుషను తమునంత కోటి బ్రహ్మాండములండలి సమసభూతజాతము ఈ విరాట్ పురుషుని యొక్క 4 పాదము 4వ వంతు అనియు. మిగిలిన 3 భాగములు ఆకాశమునందు మోక్షరూపముతో ఉన్నవని చెప్పుచున్నది. దీనిని త్రిపాద్విభూతి అని అందురు. ప్రాణి కర్మసహితమైన భాగము విరాట్ పరుషుని ప్రథమ పాదము, ప్రాణిరహితమైన తక్కిన 3 భాగములు విరాట్ పురుషుని యొక్క 3 పాదములనియు తెలియవలయును. కావున శ్రీ లలితా త్రిపుర సుందరి సర్వోత్తుంగాయనుచు ధ్యానింపబడచున్నది. 356 త్రిశతీ భాష్యం.